ఇప్పుడు నేను చదవబోయేది ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి విఎస్ చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువదించబడిన అతివాహకత అనే పుస్తకం. దీనిలో మొదటి అంశం ఉష్ణోగ్రతని కొలవటం ఎలా? ప్రశ్నలు వేయడంలో శాస్త్రవేత్తలు దిట్టలు. ఉష్ణోగ్రత తగ్గితే నీరు ఎందుకు మంచుగడ్డ అవుతుంది? అతి తక్కువ ఉష్ణోగ్రత విలువ ఎంత? మామూలు ఐస్కి పొడి ఐస్కి మధ్య ఏమిటి తేడా? ఇలా ప్రశ్నిస్తూ ఆ ప్రశ్నల సమాధానం కోసం క్రమబద్ధంగా శ్రమిస్తూ శాస్త్రవేత్తలు ముందుకు సాగిపోతారు. కొన్ని సందర్భాలలో ప్రపంచంలో పలు చోట్ల ఎంతోమంది శాస్త్రవేత్తలు ఒకే ప్రశ్నకి సమాధానం కోసం కృషి చేయటం జరుగుతుంది. కొన్నిసార్లు వెనకటి తరం వారు ప్రయత్నించి వదిలేసిన ప్రయాసల్ని తదుపరి తరం వారు చేపట్టి కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు శాస్త్రవేత్తలకి దేనికోసమో అన్వేషిస్తుంటే మరేదో సత్యం అనుకోకుండా ప్రస్ఫుటం కావటం తటస్థిస్తుంది. ఇలాంటి అనుభవాలు శాస్త్రవేత్తల వృత్తి జీవనంలో ఎదురుచూడని బహుమానాలు. అదేవిధంగా ఉష్ణోగ్రత లక్షణాల గురించి పరిశోధిస్తున్న సందర్భంలో ఓ అనుకోని సంఘటన జరిగింది. అతిసంవాహకత ఆవిష్కరింపబడింది. ఈ ఆవిష్కరణ మన దైనిక జీవనాన్ని సమూలంగా మార్చివేయదగినంత గొప్ప ఆవిష్కరణ. ఈ అనుకోని ఆవిష్కరణ అసలు ఎలా జరిగిందో సవివరంగా చూద్దాం. అతిసంవాహకత అంటే శక్తి క్షయం లేకుండా శక్తిని తీగల ద్వారా ప్రసారం చేయడమే. రాత్రి కన్నా పగలు వేడిగా ఉంటుంది అని మనకి తెలుసు. చలికాలం కన్నా ఎండాకాలం వేడిగా ఉంటుంది అని మనకి తెలుసు. కొన్ని పదార్థాలు వస్తువులు, ఉదాహరణకి మరుగుతున్న నీరు, మండుతున్న అగ్గిపుల్ల వంటివి మరీ వేడిగా ఉంటాయని కూడా మనకు తెలుసు. అవి చర్మానికి తగిలితే చర్మం కాలిపోవచ్చు. అదేవిధంగా మంచుగడ్డ మరీ చల్లగా ఉంటుంది. అది చర్మానికి మరీ ఎక్కువసేపు తగిలితే చర్మానికి హాని కలగవచ్చు. అందుకే ఒక వస్తువు వేడిగా ఉందో చల్లగా ఉందో తెలుసుకోవడానికి ఆ వస్తువుని తాకి చూడటం అంత శ్రేయస్కరం కాదు. అది కానీ పొరపాటున మరీ వేడిగా కానీ మరీ చల్లగా కానీ ఉంటే మనకి తప్పకుండా బాధ కలుగుతుంది. పోనీ నులివెచ్చగానో కాస్తంత చల్లగానో ఉంటే కేవలం స్పర్శతో అది ఎంత వేడిగా ఉందో ఎంత చల్లగా ఉందో చెప్పడం కష్టమే. ఈ విషయాన్ని తేల్చడానికి ఒక సాధనం, ఒక కొలమానం కావాలి. కేవలం స్పర్శతో తేలే విషయం కాదు ఇది. వేడెక్కుతున్నప్పుడు కానీ చల్లారుతున్నప్పుడు కానీ వస్తువులలో కొన్ని పరివర్తనలు వస్తాయి. ఉదాహరణకి వేడెక్కుతున్న వస్తువులు కొద్దిగా వ్యాకోచిస్తాయి. అదేవిధంగా చల్లబడుతున్న వస్తువులు కొద్దిగా సంకోచిస్తాయి. అయితే ఇవి చాలా సూక్ష్మమైన మార్పులు, కంటికి సులభంగా కనిపించని మార్పులు. ఉదాహరణకి ఒక ఖాళీ బల్బులో పాదరసాన్ని నింపాం అనుకుందాం. బల్బు పైభాగంలో ఓ సన్నని పొడవైన గాజు నాళాన్ని తగిలించాం అనుకుందాం. ఆ గాజు నాళంలో ఏమీ ఉండదు, గాలి కూడా ఉండదు. అలా అసలేమీ లేని ఖాళీనే శూన్యం అంటారు. ఇప్పుడు ఆ పాదరసాన్ని కాస్త వేడి చేసాం అనుకుందాం. ఆ వేడికి పాదరసం కొద్దిగా వ్యాకోచిస్తుంది. అలా వ్యాకోచించిన పాదరసంలో కొంత భాగం పైన తగిలించిన నాళంలోకి ప్రవేశించవచ్చు కూడా. వేడిమి పెరుగుతున్న కొలది పాదరసం పైన నాళంలోకి ఇంకా ఎగబాగుతుంది. ఇప్పుడు ఆ పాదరసాన్ని మళ్ళీ చల్లార్చితే అది నాళంలోంచి కిందకి దిగి వస్తుంది.